శుభ్రాయాతమస్వినాస్తస్వాగిరో దస్రాజుషాణాయువాకో అవ్యానీచ ప్రతిభృతా వీరం నాః ప్రభామంధాంసి మధ్యాన్యస్తురరం గంతం హవిషో వీతయే మే ఇదో అర్యో హవరాణాని శ్రుతం నాః ప్రభాథో మనోజవాలియత్తి తిరోరజాంశ్వినాశోజీ అస్మభ్యం సూర్యావసూయాన అయం హయద్వాం దేవయా భువద్రీరుద్భో విభక్తి వసుద్యుపభ్యాం ఆవల్గో విప్రావృతీత హవ్యై చిత్రం హయద్వాం భోజనం నస్తిన్యత్ర యే మహిష్మందం నిలోకం యోమానం దధతే ప్రియస్సన్ ఉదత్యద్వాం జురదే అశ్వినా భూత్యవానాయ ప్రతీత్యం సవిర్ధే అధియద్వర్త ఇదవోధిధత్త ఉదత్యం భుజ్యమశ్వినాశకాయో మధ్యే జముద్రేవాదస్సముద్రే వర్ణదరాజోజువాకో మృగాయ ఛిజ్జమానాయ శక్తముదశ్రూతం సయమే భూయమానా దాభ్యామవిన్వదమపో నస్పర్యం జిచ్ఛక్రశ్వినాశజీవి ఏదశారుజరతే సూక్తైరగ్రే బుధానపుటదాం సుమన్మా ఇషాదం వర్ధదజ్ఞాపయోభిర్యూయం పాత స్వస్తిభిః సదాన ఆవాం ప్రసోరోదసీ మద్ప్రధానో హిరణ్యయో వృషభిర్జాత్మస్వై ఘృతవర్తనః పవిభిర్జానజిషాం పోఢా నృపతిర్వాజినీవాన్ నభ ప్రధానో అభిమంతభూమా త్రివంధురో మనసా జాతుయుక్తః విశోదే నగచ్చోదే వయం తీస్పుత్రిజ్యామశ్వినాశ్వాయసాయాతమర్వాగ్రస్రా నిజిం మధుమంతం పిబాద విభామ్రతో బధ్వా ఆయాదమానోందివో బాధదేవత్తమిభ్యా యుగోశ్రియం పరిజోషా వృణీతూరో దుహితాపరీతజ్ఞానాే భయంతమవధశ్రీ పరిఘ్రంతమోమనా బాంబయోగాధిరావస్తారథో యుదాన పరిజాతి వర్తి ఏనాశ్వయోరుషోష్టౌన్యశ్వినావహతం యజ్ఞే అస్మిన్ నరా గౌరేవ విద్యుతం దృఢాణాస్మాకమజ్జసమనోపజాతం రుద్రాహివాం పతిభిర్హవన్ దేవామన్యే నిరమందే భయంతాః యుగం భుజ్యమవమిద్ధం సముద్రముదోహురర్నాశో అశ్రీధానై అతత్రిభిరశ్రమైరవ్యతిభిర్ధం దనాభిరశ్వినా పాదయంతా నో మేహవమాకీర్ణతం యువానాయాధిష్టం భక్తిరశ్వినాభిరావత్ ధత్తం రత్నాహిగరతం చ సూరీన్ యూయం పాత స్వస్తిభిః సదానః ఆవిశ్వరాశ్వినాగరం నతస్థానమవాజివాం పృథివ్యాజీరుణృష్టోరాయత్వదేనయోనిం శిషక్తిదావాం సుమనిష్టమిష్టాతాభిఘర్మో మనోరోదురోనే యోగాంసముద్రాం సవితపి భర్తేరగ్వాజిన్న సుజిరాయుగానః స్థానాశ్వినాధారే దివో జీష్మోషాధీరు భిక్షు నిపర్వతస్య మూర్ధనిదే భంజనాయ దాదుభేవహం కాష్టం దే వాషాధీష్వత్సు యోగ్యాీనా పురో నిరత్రౌరా అస్మే అనుపూర్వాణి చక్షుర్యుగాని పురోన్నబ్రహ్మాని రక్షాభేషీనా ప్రజాతంబరమాజనాస్మేవాస్తుమతిష్టనిష్టాయోజ్ఞోనాదత్యాహవిష్మాంతృతబ్రహ్మాదమజో భవాది ఉపవప్రజాతంబరమాదృష్టమివా బ్రహ్మాన్విరచ్యంతే యువభ్యా ీషాశ్వి రాగీరిమాంసో వృత్తిం రేషనాయుమా బ్రహ్మాణి యుగయోర్నిర్మన్యూజం పాత స్వస్తిభిస్తానో నగ్జీహీతేర్మక్తి కృష్ణేరాజపంథా అశ్వామఘావాంగురేమివానకంసరుమస్మద్యూయోతం ఉపాయానం దాజేమ్యాజలసేన వామశ్రీరామహంగాయుతమస్మదనీ రామమీ వాం దివానకం వాధీరాధీసాం ఆశమవశ్యాంజోష్టౌనాయవృణో వర్తయంతు శ్యూమగవస్తి హృదయభిరస్వీరాస్వీనాపసూమన్వం వహేతీ అస్తి బోధాత్రీవధురోసూమా ఆనాజేనా సత్యోపజాతమభియద్వాం విశ్వస్యోదిగాది యుపంచ్యమానం జరసో ముముక్తం నివేదవూఘసురాశుమశ్వం నిరంభస్తమస్పర్తమద్రింద్రియాగుణం శ్రీధిరేధాతమంతః ఇయమ్ మేషా ఇయమస్తి నాగీరిమాంసో వృత్తిం రేషణాయుధేథాం ఇమా బ్రహ్మాణి యుగయోర్నిర్మన్యూజం పాత స్వస్తిభిస్తదానః ఆగోమతానాశ్వాపురుషంద్రేణ జాతం అభివాశ్వాయుత సజంతే స్వార్గజా సుజాతన్వా శుభానా ఆనో దేవేభిరుపజాతమర్వాక్షజోజానాశ్జాతేన యుగోర్జిన సఖ్యా విద్యాయుతమానో బంధూనుతపస్య విత్తం ఉదుస్తోమాసో అశ్వినోరముద్రం జామిబ్రహ్మాణ్యుషదేవీ ఆవివాసం రోదశీధిష్ఠే అచ్చావిద్రోణాసత్యా విభక్తి విజే గచ్చం శిరాధ ప్రభా బ్రహ్మాణి కారబోధరం తే ఊర్ధ్వం భానుం సవిత దేవో అశ్రే బృహదగ్నజ సవిధాజరంతే ఆపశ్చాదాన్నా సత్యా పురస్తాదాస్వీనాజాతమధరాదురక్తాత్ ఆవిశ్వదః పాంచజన్యేన రాజా యూజం పాత స్వస్తిభిస్తదానః అచారే ప్రథమస్పారమస్య ప్రతిస్తోమం దేవయంతోదానా పురుదం సా పురుదమా పురాజమర్చవతే అశ్వినాగీ నృజమనోషస్వాదివోదానాయోజిరేమందే అశ్నీతం మధ్వో అశ్వినాపాంబోచే విదే వృత్తయస్వాన్ అయేమ యజ్ఞం పథామో రాణాజిమాంసో వృక్తిం రేణనాయుధేహా ప్రేషితో వామబోధి ప్రతిష్టో వేదరమానోపదిష్ట ఉపత్యాబన్నీ గమతో విషం నారక్షోహనాసంభృతా వేలుపాణి సమంధాం జగ్మతమత్సరాజిమానోధ్యక్తమాగతం శివేన ఆ పశ్చాదాన్నాపురస్కారాస్వీనాజాతమధరాదు దత్తాత్ ఆ పాంచజన్యేన రాజా యూజం పాత స్వస్తిభిస్తదాన ఇమా భూపాం దివిష్టయ ఉష్ట్రాః వందే అశ్వినా అయం వామత్వేవ దేవజీవసూదిజం విషంభిగచ్చతః ఇమం చిత్తం దదర్భోజనం నరాచోదేతాం సూదృతావతే అర్వాగ్రహం సమానసాని యచ్చతం పిపాతం సోమ్యం వధు ఆయాతముపభూరసం మద్భక్తిపదమశ్వినా దుగ్ధం పయో మృగనాజేన్యావసూమానో మధ్యష్టమాగతం అశ్వాసోజే వాముపదాశుతో గృహం యువాం దీయం జీర్ధర మక్షోజుభిర్నరాహయే విరశ్వినాదే వాజాతమస్మయు అధారయంతో అశ్వినాక్షసూరయా ఆయం సతో భగవద్భ్రోధ్రువం వ్యసచ్చర్జిరస్మభ్యం నాసత్యా ప్రజే జరుసోరథాయిమృపాతారోజనా ఉదస్వే నమదాసూషు పుర్నర బుదక్షీయంతిక్షీణి ోది విచారేనాగాద్రుగస్తమా ఆవరుష్టమంగీరస్తమాపత్యాజీగ మహేనో అజ్ఞతు విరాజ బోధ్యుడో మహే సౌభాగాయ ప్రయంధి చిత్రం వినయం విజతం ధ్యేస్తే విమత్తేషు మానుష్ట్రభస్యం ఏతే భానభో దర్శదాచిత్రాగుషసో అమృతాగూహ జనయం దైవ్యాని ప్రధాన్యా ప్రణంతో అంతరిక్షాభ్యరస్తు ఏదాశాయుజానాపరాగాపంచక్షిపరిసజ్జోజీగాతి అభితశ్యంతీమయూనాజనాభుపరీ వాజిదీపదీ సూర్యశ్చోడాచిత్రామఘారాజయీ దేవసూనా నిర్దిష్టుతాజనయంతీ మహోర్ఘురావృచ్ఛిబన్నీభిర్గృణా ప్రతిద్యుతా నామ ఋషాసో అశ్వాస్తిత్రాదృశ్రన్నృఢసంపహంత జాతీశుభ్రావిశ్వమిశారదే నదసాదిరత్నం విధతే జనాయ సత్యాసత్యేభిర్మహతీ మహద్భిర్దేవీ దేవేభిర్యజతాయజత్రై రుజదృఢాయజదృశ్రియాణా ప్రతికామృఢసంపావసంత ీరవద్దే హిరత్నముషో అశ్వాత్పురుభోరో అస్మే మానో బర్షిపూరుషదాయూజం పాత స్వస్తిభిస్తాన ఉదజ్జ్యోతిరమృతం విశ్వజన్యం విశ్వానస్త వితాదేవో అస్మే క్రత్వాదేవానామయక్షురావిరగర్భువనం విశ్వభృషా క్రమే పంథాదేవజానా అదశర్ణవర్ధం దోమసూభిశ్రుదాద అభూజుగేదృఢదీచాదీహన్యేభ్యా ీ ప్రాచీనముదీతాసూర్యీవాచరంజుషో దృక్షేణ పునర్జదీవ తయేవానాథమాద ఆసన్వయ పూర్జా గూఢం జ్యోతిపితరో అంగవిందన్ సత్యమంతాజనయన్నుషాసం సమానభూర్వే అధిసంగదాసందానతేన జాతం తే మిహస్తే తే దేవానామీరంతిం ప్రధాన్యమర్థంతో వసూభిర్జాయమానాః ప్రజిత్వా సోమైరీన దేవశిష్టావృషద్భుతస్తుభకే దృష్టువాం దాః గవాత్రీ వాజపత్న భూచ్చోషస్సు జాతేస్వ ఏషా నేత్రీ రాధసూదృతృచ్చంతీర్భ్యదేవతిష్టై దీర్ఘసురం రజిమస్మే దానాజూజం పాత స్వస్తి విశ్వదాన ఉపోరుచేయోషాదిశ్వం జీవనమ్రాజుభరీ అభూరగ్నిస్వమిధేమానూషా నామగద్యోర్బాధమానాంసి విశ్వం ప్రతీతిస్థాద్వాసోదిభ్రాతి శుక్రమస్వై హిరణ్యవర్ణాధృశీగతన్భగ్నవాం మాతా నేత్యన్నామరోజి దేవానాం కక్షస్వగావహంతి శ్వేతం నయంతి తమస్వం ఉషాభూత అంతీ వామాధూరే అమిత్రముచ్చోర్వీం గవ్యోదిమభాజం గృహీణ యావయద్వేషావరావసూరి చోదయ రాధో గృహతే మాధోని అదస్తే శ్రేష్టేభిర్భానభిర్విభాశిషో దేవిత్వచిరంతీరాయోః ఇషం చోదే విశ్వభాదేవోమస్వాభద్రవర్తాదివోదితర్భర్భయంతురస్సుజాతేజాస్మాధారయ విశ్వాంతం యూజం పాత స్వస్తిభిస్తాన ఉషో అర్వాదాభ్యం రక్షి ప్రతీషీమద్భిర్జరేషమిభ్రాధోమతిభిర్గృణంతా ఉషాయా దిజ్యోతిపాధమానాపాదేవీతృత్యాగ్రస్థాజ్యోతిర్యంతిభాతి అజీయన్ సూర్యం యజ్ఞమగ్నిమాచీనం తమో అగాధదృష్టం అతే జీవోదూహితా మధోజీ విశ్వే పశ్యన్ దృఢం విభాతి ఆస్థాగృహం స్వయా యుజ్యమానమాయమస్తాదస్సుయుజోగహంతి ప్రతిద్వాజ్యసుమనాసో గృహంతాస్మాకాసో మఘవానో భయం చ నిర్విలాయధ్వమృషదో విభాతీర్యూయం పాత స్వస్తిభిస్తదాన యూషాపరథ్యా ఆజనానాం ప్రత్యక్షిభిర్మానుషేర్బోధయంతి సంద్రిర్భానుమశ్రేర్భిశోర్జోరోదీచక్షరావః జంజతేవోహందేష్మోయుక్తృదోజంబే సందేకాభస్తమావర్తయంది జ్యోతిర్యచ్చంది కలిదేవ బాహూ అభూదృషా ఇంద్రతమాధోన్యజీరణశ్రమాంసి దివో దేవీ దూషితాదాత్యంగీరస్తమాసుకృతేమసూని రాధో అస్మభ్యం రాస్వరాభస్తోభ్యోరాధోగ్రహ్వాజగ్రేణభ్యారేణోర్ణో దేవం దేవం రాధోదయస్మధ్యక్షూనృతా జీవయంతి యుద్ధీన సనజేధిరోధారూజం పాత స్వస్తిభిస్తాన ప్రతి సోమేభిర్వృతం ప్రతిష్టాభిర్భిర్విప్రాసప్రథమాబుధ్రన్ వివర్తయన్ దీర్ఘజీసమంతే ఆవిష్కృణీ భువనాని విశ్వా ఏకాచారోర్ధ్వీతమోజ్యోతిషోషోధి అగ్రేది ప్రాచీకిత్సూర్యమగ్ని అశ్వాతీర్గోమతీర్ణాధీరవతీశ్వదముచ్చు భద్రా ఘతం ద్వారా విశ్వద ప్రపీతం పాత స్వస్తిభిస్తా భద్రన్నో అపీవాదయమనా హరి ఉంటేహిత అభోమహి జయదిషక్షోజిష్ణోతి సూదరీ ఉదశ్రయాజన్నక్షత్రమద్ తవేదోషోజ్యభిజస్దం భక్తేమేమీ ప్రతిపాదుషో జీవా భూత్మహి జావహాది పురస్పాఘం వరణంబిరగ్రంథాసుమయోమే ప్రణక్షేస్వృశేరీవే భయం శ్యామ మాతున్నూనవా సేత్రం రాధా భోజీభ్రశ్వృత్తమం ే జివోహి కర్మర్తభోజనం తద్రాస్వరదామహై స్వసూరిభ్యో అమృతం వరస్వరం వాజాస్మభ్యం గోమద సోదయిత్రీ మఘోన సూదరాజుషావచ్చరవశ్రిహా ఇంద్రావరుణాయువరాయ నోభిజనాజమహి కర్మ గచ్చరం దీర్ఘ ప్రాయమోపతి భయం జాయమృతనాథోఢ్యా సమ్రాడన్యస్వరాడన్య ఉచ్చదేవా మహాంతావింద్రావరుణ మహావాసు విశ్వే దేవాలంబరో అన్వాన్యోజాూర్యమైరయనం దివి ప్రభుం ఇంద్రావరుణామే అస్ బాల్యోంబరమిన్వదంధియా యువా విద్యుత్సమృతనాయుబంధాయోజువాంక్షేమస్ ప్రథమే నిరగ్ఞవ ఈశానామస్మ ఉభయస్ కారవరుణాధురవాహవామహే ఇంద్రామరుణాయమాగ్రస్వమంజయీయే మహేశుల్కాయమరుణశ్రమస్వేమోజోమాతేవనశయస్వం అజామి మన్యశ్రయన్ తమాదీరద్భ్రేభిరణ్య ప్రవేణోది భూజస నమంగోనోదితాదివరుణానదకుదశ్చేవాగచ్చీతో అధ్వరమనదం వర్తశ్చే పరిహృది అర్వాంగదాదీవ్యేనాపదాగంధ్రమంజలిజోరథ ధ్రువోర్హిక్యమురవాజాప్యీకమింద్రావరుణానిగచ్చరం అస్మాకమింద్రావరుణాభరే భరే పురోజోధాభావతం కృష్ణోజతాద్భాగవంతముభజే అధ స్మృతిరస్తోకశరాజస్థాదిషు అస్మేంద్రోవరుణో మిత్రోర్జవాద్యుమ్నం గచ్చం దుమహిదం ప్రధా అభద్రం జ్యోతిరీతేర్మృతామృతో దేవస్య శ్లోకం సమిదుర్మనామహే యుగాన్న రాపస్య మానాథాప్యం రాజానవ్యంతః పృథుపరిశవోయో ృత్తమార్యాదావరుణావతం సమయంధ్వజోజస్మిన్ ప్రియభయస్త్రాలయింద్రవరుణాధీమోచరం సంభూమ్యా అంతాధ్వజిరాజక్షతేంద్రవరుణాధిఘోష ఆరోహత్ అస్తర్జనామరాదయోర్వాగవదాహవనశ్రుతాగతం ఇంద్రవరుణావధనాదిరవ ప్రతిభేదంబంధాత్మసుదాతమావతం బ్రహ్మాణ్యేకాం శృణు సంభవీమణి సత్యాదృత్సూ నామభవద్పురోహీతి ఇంద్రవరుణాభ్యాతమంది మాఘాన్యో వరుణాపరాదయ యువం యువస్వ ఉభయస్య రాజలోఘర్మానోపసంపార్యే దివి యువాంఘవంత ఉభయాదాయస్వరూనం సాధయే రాజభిర్దశభిర్నిబాధితం ప్రసుదా సమావతం తృత్సూభిస్తః సమీత అయజ్జవస్సుదామింద్రావరుణాయూయుధు సత్యాముపస్తుర్దేవాజే నామభవంతే బహూరిలు దాసరాజ్ఞే పరీయత్తాయ విశ్వదస్సుదామింద్రావరుణామధిక్షరం శ్రీత్యంజోయత్ర నమాసాకపద్మినోమధియా ధీమం తోమతపందృత్సవః వృత్తాన్యన్యస్స విధే రుజిఘ్నాదే వ్రతాన్యన్యో అభిరక్షతే సదా తవామేవామృణనాసు భక్తిరస్మేయింద్రావరుణా సర్మాయచ్చరం అస్మేయింద్రో వరుణో మిత్రో అర్జమాద్యుమ్నం యచ్చంతుమహి సర్మాధ ప్రసాహ అబద్ధం జ్యోతిరీదేవృతృతో దేవస్య శ్లోకం సభితర్మణామహే ఆవాంగారాణాభద్రేవృత్యాభ్యేభీరింద్రావరుణానమోభిరాజీవాహ్వోర్జానామహిత్మనామిరూపాదిగా యుగోరాష్ట్రం గృహలింద్రౌసేసుహేనోహేనోవరుణస్ విద్యావృణ్ణయింద్రణవదు లోకం కృతన్నో యజ్ఞం విదధే కృతం బ్రహ్మాని గోరివ ప్రశస్త ఉభోరయద్దేవూరోనయే ప్రణస్వార్గాభిరుతిభిస్తిమేతం అస్మేంద్రవరుణాభిశ్వరం ప్రయంధత్తంబోమంతంబురుక్షరం ప్రజాదిత్యోమృతాభిగాచూరోదయదేవూని అయ్యమింద్రం వరుణమష్టమేకే ప్రావత్తోకేతనేతూజానా సురత్నాసో దేవదీ లింగమేమ యూజం పాద స్వస్తి భిస్వరాన ృతప్రాజీవాధీయే స్వర్ధం దేవాభూదే బహూదేవ్వజేభ్వజేజ్జమపదం జీవంతాంద్రవరుణమిత్రుభూజ ఆపస్తిస్వరస్వదేవీరేంద్రవరుణేవరాధు కృష్ణీరణోధారజి ప్రవిత్రాణ్యప్రదీనీహంతి సుకృతృదోదాజాదిత్యసవాణమస్వాన్ ఆవర్తదేవాంగవిష్మానోరాజ ప్రయస్మాన్ ఇయమింద్రం వరుణమష్టమేధీ ప్రావత్లోకేతనజేతూజానా సురత్రాసో దేవీ లింగమే యూజం పాదస్వస్తిభిస్తదానః ధీరాత్మస్తమహిరాజనోం దివ్యస్తంభరోదీతి దుర్వీ ప్రమాగామిష్మన్నోక్షత్రం భద్రసచ్చ భూమ ఉదస్వయాదన్వాదన్వాదాన్వాంతర్వరూణే భువాని కిం మే హ్యమరేణానోజురేకం సుమనా అభిఖ్యం నిచ్చేదేనో వర్ణదిక్షూపో విదృఢో విదృక్షం సమానమిన్నే కాయశిలాభయం ఫలుభ్యం వరూ నో వృణీతే ఆదవర్ణజ్యేష్టం యోదానందిఘాయం రథం మే గోచో దూలభస్వధావోత్నేనాయా అవగృభ్రాజానో భయాభయం చృమాతనుభీ అవరాజన్ పశుర్భన్నతాయం ధృజాభత్సన్నతాపతిష్టం నదస్వోదక్షో వర్ణర్భిభీత గోపతి అస్తిజాన్కరీయసౌ భావే స్వప్నస్తనే ప్రజోత అరం దాసోరీరే కరాన్యరం దేవాజభూర్ణేనా అచేతయో దేవో అర్యోగం రాజే కవిత రోజునాది అయం సుదుభ్యం వర్ణస్వధామో ఉపశ్రుతస్థితస్తు సంహాక్షేతముయోగే నోమస్తు యూజం పాత స్వస్తిభిస్తాన రథోవరుణ సూర్యాజ్రాముద్రియా నదీనా సర్గో నృష్టో అర్వీర్ణాయం జగార బహిరవీరభ్య ఆత్మదేవాదోరీనోన్నభోరేతమాన్ అంతర్మహీరోదీమే విశ్వాణ ప్రియాని తదిష్టోవరుణస్మదిష్టా ఉభేవీరోదీమే కవయో యజ్ఞీరా ప్రదేదోదయం తమన్మ ఉపాద మే పరు నో మే ధీరాజ్ఞాభిభక్తి విద్వాన్ పదస్థ్యాలోచ్యుగాజమి ప్రభుపరాజశిక్షన్ తిస్రోద్యాబోధీరా అంతరస్మిన్ తిస్రో భూమిరాష్ట్రద్వీహారా ేణం ధీరణ్యం సుభేణం అభసిం వరుణోద్యౌరీవ సాధరతోణ శ్వేతో మృగస్సు విష్మాీరసం సోరజాతో విమానస్వారక్షత్రోహరాజాయోగృయాదిగృహే జాతో వయం అనుగ్రహాణ్యదీదేహంతో జూనం పాదస్వస్తిభిస్తాంధ్యమాం వరుణాయ ప్రేష్టామృంగిష్టమీరుషే భగస్వ యజీమర్వాంకరేయరత్నం సహస్రామృణం బృహంతం అధాన్వశ్చ సందృహం జగన్వానగ్నేరణీకం వరుణస్య ముంచి స్వాహర్యరస్మన్నధిపాహుహంధోభిపాపవద్ృదయేణీయాత్ ఆయ ద్రుగాపవరుణశ్చ నామ్రయచ్చ ముద్రవీరయా భవద్భ్యం అభియదపాంశ్వభిశ్చరాపదప్రేతయీంఖయావహైభేదం అదిష్టం ఘవరో నో నాజాధారృంగోదారం ప్రస్తుతే అంధాంజాన్నద్యావస్తాన్యాత్యానీనౌ సఖ్యా భూభస్వజామహేజ పురాచీత్ నిహంతం బాణం వరుణస్వధామ సహస్రద్వారం జగమా గృహంతే జగామిరణ ప్రియ మాగాణవత్సాతే ృవాదక్షేరక్షయోగ్యాస్మత్పాశమోదీతేపస్థాయం పాదస్వస్తి విశ్వన భోర్వర్ణమయ్రాజన్నహంగమం మృగాసుక్షత్రమృయ ధర్మధూమందా ఈశానాయ ప్రభు దివ్యసాక్షుభ్యం వాయోదిలం వర్తే ప్రశస్తం జాతో జాతో జాయతే భాజ్య ూరోదీమే రాజే దేవీ జగనాధాదిదేవం అథ వాయుం నియుత స్వస్వాతం వసూధిరిందిరేకే ఉచ్చన్మృగతృదినాజ్యాహోర్వముషిగోవ్రస్వన ప్రతిమస్వస్థురాపా యుక్తూనాపహంతి ఇంద్రవాయోగీరవాహం రథం వాణిధానయోరవివృక్షస్వజంతే ఈశానాసో దేభిరస్వేభిర్వసోభిర్హిరణ్యై ఇంద్రవాయుూరలో విశ్వమాయుర్వద్భిర్వీరైస్తో అర్వంతోమాణాయుంద్రవాయోర్వదక్షాజయంతస్వేమూచన పురాదేవా భాజేవేవాజ గోపాధస్వరూర్వీ ఇంద్రవాయోర్వాణామాజం ీవోన్నాయస్వేదస్వేదస్వీరేవాజేతమోజాధ్యానా శుచిం సోమం శుచి పాపాదమస్మేంద్రవాయుసదంబరిహిరేదం ఆభిర్జాతం సువిరత్రాభిరర్వాదం నా ప్రతిభృత సమద్వాహ ఇంద్రవాజోషర్వతిష్టా వాజయంతస్వేమూజం పాత స్వస్తిస్తాన ఆయోభూషి పాపన సహస్రం తేలో విశ్వవాన ఉపోదే అంధోపద్యమేవేపూర్వేయం ప్రసోదాధీరోధ్వరేష్స్థామీంద్రాయ వాజభేది బై ప్రయద్వామ్మో అగ్నిరంభరంధ్వర్యో దేవయం తస్వీభిః ప్రజాభిర్యాదీరాస్వాం సమర్థా నిజద్భిర్వాజభిష్టదే దురోమేయం సుభోజ సంజమస్వని గీరంగమస్వయం చరాభా దేవాయవ ఇంద్రమాదనాసాదేవాసో నిశోదనాసో అర్య ఘంతో వృత్రాణి సూర్యభిష్టావదాహ్వాంతో యుధానృధిరమిత్రాన్ ఆనో నిర్భిశ్వదనీభిరధ్వరం సహస్రుణీభిరుపయాహి యజ్ఞం ఆయో అస్మిన్ సేవాదయస్వూయం పాదస్వస్తిభిస్తాన్నవజాతమేంద్రాగ్నివృత్తహరీభావాజం సత్యభూషేష్టా ీతాహి భూతం రాయోజవ సూరే కృంగం వాజస్ స్థవీరస్ గృష్వే ఉపోహయద్ధిగతనం వాజినో గుర్దీభిర్విప్రాప్రమదిమిచ్చమానా అర్వంతోనరాష్ట్రాక్షమాణాయింద్రాగ్నిజోవతో నరస్తేమిత్రమానీర్యసతం పూర్వభాజం ఇంద్రాగ్నేవృత్రహనాసు వజ్రా ప్రణోలవ్యేరతం శ్రేష్ణై సంయన్మహేమి సతీ స్పర్ధమానేదూరూరీతేయం విదే దేవజుభిజనేమాజేంద్రాగ్నిమనసాయతం నో నిద్ధిపాదిమమ్నాథే అస్మానాభాంసస్వద్భిర్వృతీయవాజై సో అగ్నయేనామసాసమిద్వోత్సాభిక్రం వరో నమింద్రం వోదే యత్సేమాగస్తగ్రమాతత్సుమృగతసర్యమాదీతిశ్రీశ్రవంతు ేంద్రో నో విష్ణుర్వరద పరిక్యూయం వాతస్వస్తిభిస్తాన్వాంద్రాజ్ఞే పూర్యస్తూతి అభ్రాదృష్టిరీవాజి సుగృతం చదుర్హవమింద్రాగ్నేవనసంధిరాహరేంద్రాగ్నేమాభిస్తే మానోరీరథసంధిరే ఇంద్రే అజ్ఞానమో బృహస్సు వ్యక్తిమేరామహే ధియాభేనా అవశ్రవా ీరీప్రాసూతే సపాధోపాజాతేర్భిర్వీపన్యవ్రజస్వందోహవామే మేధసాతమిశ్రవా ఇంద్రాజ్ఞేవతాగతమస్మభ్యం దర్షణీస మానో దుస్సంసీత నోహరారుణోధోర్తి ప్రణంగత్య ఇంద్రాగ్నే సర్మ యచ్చతం గోమద్భిరణ్యవద్వసుయద్వామస్వాపదీమహే ఇంద్రాద్ధీవద్వామేమహి ఇంద్రాజోహవు సప్తీవంద్రాసపర్యవాహిరాంగూషైరాసరాం సంవర్ధం దుర్విద్వాం సంరక్షణం ఆరోగం హన్మనాహతము సహిం హన్మనాహతం.